రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా, ఏడు రంగులొక్కటై పరవశించు వేళలో నేలకే జారిన కొత్త రంగులా, వానలా వీణలా వాన వీణ వాణిలా గుండెలో పొంగిన కృష్ణవేణిలా, ఒంటరి మనసులో వంపి వెళ్ళకే అలా సరిగముల్ని తీయగా ఇలా ప్రేమ వెన్నెలావే ఊర్మిళా రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలు ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా, ఏడు రంగులొక్కటై పరవశించు వేళలు నేలకే జారిన కొత్త రంగులా. రాయలోరి నగలలోంచి మాయమైన మణులిలా మారిపోయేనేమో నీ రెండు కళ్ళలా, నిక్కమైన నీలం ఒకటి చాలు అంటూ వేమనా నిన్ను చూసే రాసి నాడలా ప్రేమ వెన్నెలావే ఊర్మిళా ప్రేమ వెన్నెలా దాచిపెట్టి వాళ్ళు కన్నులా, ఒక్కసారి గుండెలోకి అడుగు పెట్టి రాయిలా ప్రాణమంత పొంగిపోయేలా ప్రేమ వెన్నెలా ఊర్మిలా.